16:5 ఛాందోగ్యోపనిషత్ అధ్యయన వచన పుష్పము పంచమాధ్యాయము 16:5-1 పంచమాధ్యాయము 1 ప్రాణము యొక్క జ్యేష్ఠత్వ శ్రేష్ఠత్వములు. ఎవరైనా సరే, నేను ఈరోజు నుండి అత్యంత శ్రద్ధగా ఉపాసించటము ప్రారంభిస్తాను అని అనుకుంటే, అప్పుడు ఆయన, ఏది అత్యంత శ్రేష్టమో, ఏది అత్యంత జ్యేష్టమో, దాట్ విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్లీ స్పెషల్ అండ్ ద బిగ్గెస్ట్ ఫైనెస్ట్, అద్దానినే ఉపాసించు వస్తువుగా గమ్యముగా ఎన్నుకుంటాను అని అనుకోవటము స్వాభావికమే కదా. ఈ శరీరములో చూపు, వినికిడి, వాక్కు, రుచి, స్పర్శ, వాసన, ఆలోచన, తెలివి, ఇష్టము మొదలైన అనేక విశేషాలు ఉన్నాయి. అయితే వీటిలో ఉపాసనకై ఏది జ్యేష్ఠము, ద బిగ్గెస్ట్ శ్రేష్ఠము, ద మోస్ట్ ఇంపార్టెంట్ అయి ఉన్నది? ఈ ప్రశ్నకు ఋషి సమాధానము, ప్రాణౌ వావ జ్యేష్ఠః ది శ్రేష్ఠశ్చ. ప్రాణమే వాక్కు, చూపు, వినికిడి, ఆలోచన, విచక్షణ మొదలైన వాటికంటే మునుముందే ఉన్నట్టిది. అట్టి ప్రాణశక్తితో జీవుడు గర్భమునందు ప్రవేశించగా ఆ తరువాత కాళ్ళు, చేతులు, చర్మము, చెవులు, ముక్కు, కళ్ళు మొదలైనవన్నీ రూపుదిద్దుకుంటున్నాయి. ముందుగా గర్భస్థ శిశువుకు క్రమంగా కన్ను, చెవి, గోడకములు ఏర్పడుచున్నాయి. శిశువు భూమిపై పుట్టిన తరువాతే చెవులు, కళ్ళు మొదలైన ఇంద్రియములు వ్యవహరించటం ఆరంభిస్తున్నాయి. కాబట్టి ప్రాణమే అన్నిటికంటే పెద్దది, అగుచున్నది. ఎవడైతే అతిశయించి అన్నిటినీ కప్పి ఉంచు వశిష్ఠమైన దానిని, అనగా ప్రాణమును ఉపాసిస్తాడో, అట్టివాడు అందరిలో వశిష్ఠుడు, శ్రేష్ఠుడు, అగుచున్నాడు. వాగ్వా వశిష్ఠః. వాక్కు నిశ్చయముగా శరీరములో వశిష్ఠమైనది, అతి ముఖ్యమైనది. చక్కగా మాట్లాడటము తెలిసినవాడు, వాక్ చాతుర్యము కలవాడు, అందరిచేత గౌరవించబడగలడు, ఇష్టబడగలడు. అందుచేత వాక్కు వశిష్ఠముగా, వెరీ ఇఫెక్టివ్లీ ఉపయోగించబడుగాక. మాట మంచిగా ఉంటే ఊరు మంచిది అవుతుంది. వాక్ తపస్సు అనుద్వేగకరం. వాక్యం సత్యం, ప్రియం, హితం చయత్, స్వాధ్యాయభ్యసనం చయేవ వాక్మయం తపః ఉచ్యతే. భగవద్గీత 17-15 వరకు, వశిష్ఠమగు వాక్కును ఉపాసనగా ఉపయోగించువాడు లోకమున వశిష్ఠుడు అగుచున్నాడు. చక్షుర్వావ ప్రతిష్ట. ఎవడైతే ప్రతిష్ఠమైన దానిని, అంతటా ఏర్పడినదే ఉన్నదానిని దర్శిస్తూ ఉపాసిస్తాడో, అట్టివాడు లోకములో ప్రతిష్టవంతుడు అవుతాడు. దృష్టియే సృష్టి. అట్టి దృష్టిని, చూపును ఎవడు ఆత్మగా ఉపాసిస్తాడో, సాస్మిం లోకే అముష్మింశ్చ పరే ప్రతిష్ఠతీహ. అట్టి ప్రతిష్ఠితమగు చూపు, దృష్టి, నీ పరమాత్మ భావనతో ఉపాసించువారు ఇహమునందు, పరమునందు కూడా సుప్రతిష్ఠత సముపార్జించుకోగలరు. శ్రోత్రం వావ సంపత్. చెవియే జీవునికి సంపద. వినటము చేతనే వేదములు, వేదార్థములు, గురువాక్యముల శ్రవణ మననములు చేయగలరు. శ్రద్ధగా వినినప్పుడే జీవుడు బుద్ధిమంతుడు, సత్కర్మనిష్ఠుడు కాగలడు. శ్రవణము చేతనే జీవితము సమృద్ధమవగలదు. ఉత్తమ శ్రవణము చేయువాడు దేవతల, మానవుల సంపదలు పొందగలడు. మనోహవ ఆయతనం. ఎవడు మనో ఆయతనమును, ఆశ్రయమును ఉపాసిస్తాడో, అట్టివాడు ఉత్తమమైనవి ఆశ్రయించగలడు. మనస్సే ఆశ్రయించు ధర్మము కలిగి ఉన్నది కనుక మనస్సే ఆయతనము. పంచేంద్రియములు దృశ్య సమాచారములను తీసుకువచ్చి మనస్సుకు అందిస్తున్నాయి. మనస్సు తన వృత్తులను ఉపయోగించి ప్రతిస్పందనమును ఇంద్రియములకు ఆజ్ఞాపిస్తోంది. అందుచేత మనస్సే ఆయతనము అని చెప్పబడుతోంది. సమస్తమునకు ఆశ్రయము మనస్సే. బంధమోక్షములకు కూడా మనస్సే ఆశ్రయము. మనయేవ మనుష్యానం కారణం బంధమోక్షయో. ఇంద్రియములు పరస్పరం విరోధించుట. ఒకానొక సందర్భములో మనము పైన చెప్పుకున్న వశిష్ఠము, ప్రతిష్ట, సంపద, ఆయతనము మొదలైన విశేషములు గల ప్రాణదేవతలుగా వర్ణించబడు ఇంద్రియములు శరీరములో ఒకచోట సమావేశమైనాయి. అవి తాము శరీరమునకు కల్పిస్తున్న శ్రేయస్సు గురించి సంభాషించుకోసాగాయి. ఇంతలో వారి సంభాషణ చర్చలుగా మారి వాదనలే తీవ్రతరం కాసాగాయి. అహం శ్రేయసి, అహం శ్రేయానస్మి, అహం శ్రేయోనస్మి, మేమే ఈ శరీరమునకు గొప్పగా శ్రేయస్సు కలిగిస్తున్నాం అని వాదించుకుంటూ ఒకరికొకరు గురించి విరుద్ధంగా కూడా వాదోపవాదములు చేసుకోసాగాయి. ఆత్మస్థుతి పరనింద చేసుకోసాగాయి. ఆ సమావేశములో వాక్కు చూపు వినికిడి మనస్సులలో ఏది గొప్ప అనేది అవి ఇదమిత్తంగా తేల్చుకోలేకపోయాయి. అప్పుడా ఇంద్రియ దేవతలు తమ పితృదేవులకు ప్రజాపతిని సమీపించాయి. ఇంద్రియ దేవతలు పితృదేవ ప్రజాపతి వాక్కు చూపు వినికిడి మనస్సులను జీవులకు ప్రసాదిస్తున్న మా ఇంద్రియ దేవతలలో ఎవరు గొప్పయో మేము తేల్చుకోలేకపోతున్నాము. పూజనీయ దయచేసి మీరు నిర్ణయించండి మాలో ఎవరు శరీరములో గొప్పయో. ప్రజాపతి ఓ ఇంద్రియ దేవతలారా, శరీరములో మీరంతా ముఖ్యులే. ఇంద్రియ దేవతలు పితృదేవ అది సరేలేండి, మాలో అత్యంత ప్రాధాన్యులెవరో అది మీరు నిశ్చయించి చెప్పండి. ప్రజాపతి ఆదా, అది మీరే తేల్చుకోండి. అయితే అందుకు పరీక్షించుకునే ఒక విధానము మాత్రం నేను చెబుతున్నాను, వినండి. యస్మిన్వ ఉత్క్రాంతే ఇదం శరీరం పాపిష్టతరమివ దృశ్యత సవః శ్రేష్ఠ ఇతి. మీలో ఎవ్వరైతే శరీరమును వీడిపోయినప్పుడు ఈ శరీరము ఎందుకు కొరగాకుండా ఉపయోగించకుండా పోతుందో పాపిష్టతరము అవుతుందో అదియే ఆ దేవతయే శ్రేష్ఠాతి శ్రేష్ఠమని జ్యేష్ఠమని మీరు కావాలంటే నిర్ణయించుకోవచ్చును. ఈ విధంగా చెప్పి ఆ ఇంద్రియ దేవతలకు కోపం రాకుండా సంతోషపరచి తిరిగి పంపారు. ఇంద్రియ దేవతలు యథాప్రకారం శరీరములో ప్రవేశించారు. వాక్ ఇంద్రియము ఉత్క్రమ్యము లేచిపోవటము, అప్పుడు వాక్ ఇంద్రియము నేనే లేకపోతే ఈ జీవుడు నోరు విప్పి మాట్లాడనే లేడు కదా. అందుచేత శరీరము నుండి బయటికి వెళ్ళి నా గొప్ప చూపిస్తాను అని తలచింది. శరీరము నుండి పైకి వెళ్ళిపోయింది. ఆ జీవుడు మూగగా అయిపోయాడు. సంవత్సరకాలము గడిచిన తరువాత తిరిగి వాక్కు శరీరంలో ప్రవేశించింది. ఆశ్చర్యం, శరీరము ఇంకా జీవించటము కొనసాగిస్తూనే ఉన్నది. వాక్ ఇంద్రియము ఇదేమిటి? నేను శరీరమును విడిచి వెళ్ళి సంవత్సరకాలము అయినప్పటికీ ఈ శరీరము ఇంకా జీవించటము కొనసాగిస్తూనే ఉన్నదే. ఇది ఇట్లా జరుగుతోంది. తదితర ఇంద్రియ దేవతలు ఏమున్నది? మగవాడు జీవించటం లేదా? అట్లాగే మీరు పైకి వెళ్ళి సంవత్సరకాలమైన ఈ జీవుడు జీవితమును కొనసాగిస్తూనే ఉన్నాడు. ప్రాణము నిలచియే ఉన్నది. కళ్లతో చూస్తున్నాడు, చెవితో వింటున్నాడు, మనసుతో కల్పనలు కొనసాగిస్తూనే ఉన్నాడు. మేమంతా శరీరంలో జీవిస్తూనే ఉన్నాము. వాక్ ఇంద్రియము ఓహో, కాబట్టి ఆత్మనో అశ్రేష్ఠత, నేను శ్రేష్ఠుడు కాదన్నమాట. ఈ విధంగా నిర్ణయించుకుని సిగ్గుపడుతూ మరల శరీరంలో వాక్ధర్మము నిర్వర్తించసాగించి అప్పటినుండి ఆ శరీరి మరల ఇదివరకటవలే మాట్లాడగలగటం ప్రారంభించాడు. చక్షురింద్రియ ఉత్క్రమ్యము లేచిపోవటము, అప్పుడు దృష్టి చూపు దేవత మేమెంత ముఖ్యమో ఇప్పుడు అందరికీ తెలియజేస్తాను అని చెప్పి శరీరము నుండి పైకి వెళ్ళిపోయింది. ఆ జీవుడు గ్రుడ్డివాడైనాడు. ఒక ఏడాది గడిచిన తరువాత తిరిగి శరీరములో ప్రకాశించింది. అప్పటికే జీవుడు తదితర ఇంద్రియములు తమ పని తాము కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదిట్లా. ఈ సంవత్సరకాలం ఎట్లా మీరంతా జీవిస్తూనే ఉన్నారు అని అడిగింది. అవును, గుడ్డివాడు మనస్సు వాక్కు వినికిడిలతో జీవిస్తూనే ఉన్నాడు కదా, అట్లాగే ఇది అని తదితరం ఇంద్రియములు సమాధానమిచ్చాయి. అనగా నేను వరిష్ఠము, ద మోస్ట్ ఇంపార్టెంట్ కాదన్నమాట అని తలచి సిగ్గుతో తిరిగి శరీరంలో ప్రవేశించింది. శ్రోత్రేంద్రియ ఉత్క్రమ్యము లేచిపోవటము, అప్పుడు శ్రోత్రేంద్రియ దేవత శరీరము నుండి లేచి పైకి వెళ్ళిపోయింది. ఆ జీవుడు చెవిటివాడయ్యాడు. సంవత్సరకాలం గడిచిన తరువాత తిరిగి ఆ శ్రోత్రేంద్రియము శరీరంలోకి వచ్చి చూస్తే ఆ శరీరము జీవిస్తూనే కనిపించింది. ఇది ఇట్లా సాధ్యం? మిగతా ఇంద్రియ దేవతలు శరీరంలో ఉండియే ఉన్నారే అని ప్రశ్నించింది. తదితర ఇంద్రియ దేవతలు అవును. మరి ఒక చెవిటివాడిలో తదితర ఇంద్రియములు ఎట్లా కొనసాగుతూనే ఉంటాయో అట్లాగే కళ్ళు చూస్తూనే ఉంటాయి, మనస్సు సంకల్పములు చేస్తూనే ఉంటాయి కదా. ఇది అంతే? అప్పుడు శ్రోత్రేంద్రియము, ఓహో, ప్రజాపతి చెప్పిన సిద్ధాంతం ప్రకారం నేను వరిష్ఠము కాదన్నమాట అని పలికి సిగ్గుతో తిరిగి శరీరంలో ప్రవేశించింది. మనోహ ఉచ్చక్రామ లేచిపోయింది. అప్పుడు మనస్సు శరీరము నుండి నిష్క్రమించి బయటకు వెళ్లి సంవత్సరము కాలము తరువాత తిరిగి వచ్చింది. జీవుడు పంచేంద్రియాలు జీవించియే ఉన్నాయి. అదేమిటి? కథం అసకతత్తే మత్వ జీవితమితి. నేను లేకుండా ఈ జీవుడు సంవత్సర కాలంగా ఎట్లా జీవిస్తున్నాడు అని ఆశ్చర్యంగా పలికింది. తదితర ఇంద్రియములు ఇట్లా సమాధానమిచ్చాయి. యథా బాల అమనసః ప్రాణంతః ప్రాణేన వదంతో వాచ పశ్యంతః చక్షుషా శృణ్వంతః శ్రోత్రేణైవం ఇతి. అప్పుడే పుట్టిన ఒక పసిపిల్లవాడు జగత్తు గురించిన మనస్సు ఏమాత్రమూ లేకపోయినప్పటికీ ప్రాణముతో జీవిస్తూ నోటితో ఆవు ఏ అని పలుకుచూ కళ్లతో అటూ ఇటు చూస్తూ చెవులతో అమ్మపాడే లాలిపాటలు వింటూ జీవించటం లేదా? అట్లాగే మనస్సు బహిర్గతమైనప్పటికీ ఒక పసిపిల్లవానిలాగానో పిచ్చివానిలాగానో జీవిస్తూనే ఉన్నాడు. పంచేంద్రియాలు తమ పని కొనసాగిస్తూనే ఉన్నాయి. అనగా ప్రజాపతి చెప్పిన సూత్రమును అనుసరించి నేను అన్నిటికంటే శ్రేష్ఠము జ్యేష్ఠము కాదన్నమాట అని తలచి మనస్సు తిరిగి యథాస్థానం సిగ్గుతో ప్రవేశించి తన పని తాను నిర్వర్తించసాగింది. ప్రాణ ఉచ్చిక్రమిషన్ లేచిపోబోవటం. అప్పుడు ప్రాణము శరీరము నుండి లేచిపోవటానికే సిద్ధమై కదలసాగింది. అంతే, గుర్రము కాళ్లకు కట్టిన త్రాళ్లను త్రెంచుకొని గుర్రపుశాల నుండి బయటకు ఉదకసాగుతుంది చూచారా? ఆ విధంగా శరీరములోని వాక్కు, చూపు, వినికిడి, మనస్సు, స్పర్శ మొదలైన ఇంద్రియములన్నీ కట్టుతాడు తెగినట్లు బయటపడసాగాయి. ప్రాణము తన వెంట ఇంద్రియములన్నిటినీ పెకిలించి వేయసాగింది. అప్పుడు పంచేంద్రియములు, మనస్సు ప్రాణదేవతకు అభిముఖమై ఇట్లు ప్రార్థించసాగాయి. ఇంద్రియ దేవతలు ఆరవదగు మనస్సు, ఓ ప్రాణేశ్వర పూజనీయ, మీరు వెళ్ళకండి, ఉండండి ఉండండి, నిష్క్రమించండి. మా అందరిలో మీరే గొప్ప. మీరు లేకుంటే ఈ దేహము మేము నివసించటానికి ఎందుకు పనికిరాదు ప్రభు. దేహమును వీడిపైకి పోవద్దు. వాక్ దేవత, ఓ ప్రాణమ, వాక్కుగా నేను ఏ విధముగా వశిష్ఠమో మీరు అంతగానూ ఈ శరీరములో వశిష్ఠము హారిలీ ఇంపార్టెంట్ అయి ఉన్నారు. వెళ్ళకండి. చూపు చక్షు దేవత, ఓ ప్రాణశక్తి, నేను ఏ విధంగా దృశ్యమంతటికీ ఆశ్రయమయ్యున్నానో మీరు అంతగానూ సమస్తమునకు ఆశ్రయమయ్యున్నారు. అందుచేత మీరు ఈ శరీరమును వీడకండి. అందుకే ఒక జీవిని చూచి ఈతడు వాక్కు అని చెప్పరు, చూపు అని పిలువరు, చెవులు అని పిలువరు, మరి ఏమని పిలుస్తారు? ప్రాణీయ అని అంటారు. ఒకే శక్తి అనేక రూపములు ధరిస్తున్నట్లు ప్రాణశక్తియే దేహములో వాక్కు, చూపు, వినికిడి, స్పర్శ, రుచి మొదలైన ఇంద్రియ శక్తులుగా ప్రదర్శితము అవుతోంది. సమస్త జీవులు ప్రాణస్వరూపులే, అన్నిటికీ భోక్త ప్రాణములే. ప్రాణం హాయిగా ఉన్నది, ప్రాణం బాగోలేదు, ఆతడంటే నాకు ప్రాణము మొదలైన వాక్యములు జనులు పరాకాష్ఠ ప్రాణకర్తృత్వము చేతనే సంభాషించుకుంటున్నారు. ఈ విధంగా ప్రాణం పూజ్యాత పూజ్యము అయి ఉన్నది. ప్రాణోపాసనచే సమస్తము సిద్ధిస్తున్నాయి. 16:5-2 పంచమ అధ్యాయము ద్వితీయ ఖండము. ప్రాణమునకు ఆహారము ఏది? ప్రాణదేవత, ఓ ఇంద్రియ దేవతలారా, మీరు అభ్యర్థిస్తున్నట్లు నేను దేహమును విడిచి వెళ్లను. దేహములో ఉంటూ మీ శక్తులను ప్రదర్శింపజేస్తాను. అయితే మరీ నాకు అన్నము ఆహారము ఏమీ? కిం అన్నం భవిష్యతి ఇతి. ఇంద్రియ దేవతలు, ఓ ప్రాణేశ్వర, కుక్కలకు, పక్షులకు, మానవులకు, తదితర సమస్త జీవులకు ఏదేది ఆహారముగా ఉన్నదో అదంతా మీకు ఆహారమే. సమస్తము ప్రాణదేవతలకు మీకు అన్నమే, సమస్తము భక్షించేది మీరే. ఏదేది వాక్కుచే మాట్లాడబడుచున్నదో, ఏదేది కళ్లతో చూడబడుతోందో, ఏదేది చెవులకు వినబడుతోందో, ఏదేది చర్మముచే స్పృశించబడుతోందో, ఏదేది రుచి చూడబడుతోందో, ఏదేది త్రాగబడుతోందో, అట్టి సమస్తము ప్రాణదేవతకు ఆహారమే. ఇంద్రియములగు మేము మీకు ఆహారము అందించు, మీ హస్తముల వంటివారము. ఎవ్వరు ఏది ఎక్కడ అన్నముగా తినినా అది ప్రాణమునకే ఆహారము అవుతుంది. ఈ విషయము తెలుసుకుని ప్రాణదేవతను సర్వజీవరాశులలోనూ సర్వ ఆహార పదార్థములందు ఉపాసించువారు, అన్నోపాసన చేసినవారు కూడా ఆగుచున్నారు. వారికి అన్నములోటు ఉండదు, అన్ని చేష్టలందు ప్రాణమే వ్యాపించి ఉన్నది. అందుచేతనే ప్రాణమునకు అనము అని శాస్త్రీయ నామము. అనగతిశీలము సూచించే ధాతువు. ప్రవిశేషమగు గతి, ప్రాణము విశేషమైన గతి గలది. అన్నము ప్రాణము అన్నిచోట్ల స్వీకరిస్తున్న ఆహారము. ప్రాణోపాసన ఒకటి, నేను ప్రాణదేవతా స్వరూపుడను. రెండు, సకల దేహములలో ప్రాణస్వరూపుడనే ఆహారమును భుజించుచున్నాను. ఇట్టి ఉపాసనయే ప్రాణోపాసన మరియు అన్నోపాసన కూడా. ఇట్టి ఉపాసనను ఎరిగినవానికి ఇది తినకూడదు అన్న నిషిద్ధము ఉండదు. అన్నీ ఆతనికి ప్రియ ఆహారములే అవగలవు. సమస్తము ప్రాణదేవతా ప్రదర్శనమే అని ఎరిగినవాడు, ఉపాసించువాడు తానే ప్రాణదేవత అయి సమస్తమును తన ప్రియ ప్రాణరూపముగా దర్శిస్తూ ఆనందించగలడు. ఈ విధంగా ప్రాణేశ్వర రూపము సిద్ధించుకున్నవాడు సూర్యుని ఉదయ అస్తమయములు తనయందే దర్శించగలడు. ఇంకా కూడా ప్రాణదేవత ఇంద్రియములతో ఈ రీతిగా సంభాషణ కొనసాగించింది. ప్రాణశక్తి, ప్రాణదేవత, ఓ ఇంద్రియములారా, నా ఆహారము గురించి మీరు చెప్పిన దానికి సంతోషమే. మరి నాకు వస్త్రము సంగతి ఏమిటి? ఇంద్రియములు, సమస్త జలములు మీకు వస్త్రములే. అందుచేతనే భోజనము చేసే ముందు, భోజనము చేసిన తరువాత కూడా జలము స్వీకరిస్తాము. జలము ప్రాణమును కప్పి ఉంచుతుంది కాబట్టి ఆ జలము ప్రాణమునకు వస్త్రము అగుచున్నది. పితృదేవతలకు పితృకార్యములలో అనేకమార్లు జలతర్పణము సమర్పిస్తున్నది అందుకే. భోజనం చేయనప్పుడు ఆచమనమును ప్రాణదేవతకు వస్త్రము సమర్పిస్తున్నాను అని ఉపాసించువానికి ఇక వస్త్రములలోటు ఉండదు. ఈ ప్రాణోపాసన విద్యను ఒకప్పుడు సత్యకామ జాబాల మహర్షి గోశ్రుతి అనే పేరు గల వ్యాఘ్రపదముని కుమారునికి అతడు ప్రాణతత్వము గురించి బోధ అర్థించినప్పుడు చెప్పియున్నారు. ఒక ఎండిన మోడుకు ఈ ప్రాణతత్వ వివరణను ప్రాణోపాసకుడు చెప్పితే అట్టి మోడు కూడా తిరిగి చిగురించగలదు. ఇక జీవించియున్నవాడు శ్రవణము చేస్తే ఉత్తమ ప్రయోజనము ఎందుకు ప్రసాదించదు? తప్పక ప్రసాదిస్తుంది. ప్రాణోపాసన, మంథన విద్య. ఇప్పుడు మనము మంథనము అనబడే ప్రాణోపాసన విధానము గురించి చెప్పుకుంటున్నాము. ఉపాసకి ఔన్నత్యము కొరకై ఇది ఉపకరించగలదు. అమావాస్య నాడు ప్రాణోపాసనను దీక్షగా స్వీకరించాలి. యాగదీక్ష స్వీకరించాలి. ఒకటి, నేలపై పరుండటము. రెండు, సత్యమునే పలకటము. మూడు, బ్రహ్మచర్యము. నాలుగు, కొంతసేపు తపస్సు నిర్వర్తించటము. ఈ విధంగా అంతఃకరణ శుద్ధికి నియమములు పాటించాలి. పౌర్ణమి రోజున సంపూర్తి చేయాలి. పున్నమి నాటి రాత్రి నవధాన్యముల గింజలను పిండిలాగా చేయాలి. ఆ పిండిని పెరుగు, తేనెలయందు కలిపి అన్నిటినీ కలిపి పిష్టము, ముద్ద తయారు చేయాలి. ఇంకొక విధానము, ఒకటి బియ్యము, రెండు అడవిలో దొరికే నివ్వెర ధాన్యము మొదలైన వాటిని పొట్టుతీసి పిండిని తేనె పెరుగులో కలిపి పిష్టము, ముద్ద చేయటము. ఆ పిష్టమును జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు అగు ప్రాణదేవతను పూజిస్తూ నివేదనగా, నైవేద్యముగా సమర్పించాలి.